ఆర్థిక హముదాలకు ఎల్లెల హకి క్షేమ ఆకారేకన చూడాలని తాను నితమే మానవీయ కొనసాగించి వాడతారు కదా. ఈ మానవీయ కొనసాగించి వార్తా పదనం కలిగిన అమెరికా ఎక్స్పర్ట్ జనపతి శ్రీలంక హౌ కలిగిన గిరీని గత యోజనాలు ఈ మానవీయ కొనసాగించి వార్తలు సాధనం తెలియదు కదా. ఈ సదా నిగమన నిర్దేశ సాధనం తెలియదు కదా. నక్సల్ పరణ గల కొంచమే వార్తలు సాధన పిలిగలిగిన వచ్చే పిలిగని అనాహి మొగలు అవి రాజ్య హముదాలు హముదాన్ని ఆంధ్ర హముదాలు అనేవి రాజ్య హముదాలు మానవ హితకం ఉండాలనే వీంకిన రాజ్య పాత్ర ఇస్తున్నారు దాగిన ఎల్లకడ ముగ రే ముగ రట ఇక సాధన తిరిగారు.